గూగుల్లో దొరుకుతున్నాయి. ఒక వియత్నమీస్ మాంక్ ఒక ఆయన ఉన్నారు, బుద్ధిస్ట్ మాంక్, వ్యాన్ థిచ్ నాన్ అని పేరు, చాలా ఫేమస్. ఆయన రాసిన శమతా మెడిటేషన్ కొద్దిగా అధ్యయనం చదివినట్లయితే మంచిగా తెలుస్తుంది. క్షమతా మెడిటేషన్లో ఆసనము, తర్వాత అంతరమైన నిశ్శబ్దము, అంతటి దేశం మనం అదే చేసాం. టైం ఇంకొక నిమిషం ఉంది, ఎవరైనా లాస్ట్ మినిట్లో వస్తారేమో. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. మనం నిటారుగా కూర్చుండి మనస్సులో పురోగుపడి ఉండే ప్రాపంచిక విషయములనన్నింటినీ ప్రక్కన పెట్టి శాంతముగా కూర్చుంటవలెను. వాట్ నెక్స్ట్, దీని తర్వాత ఏమిటి అనే దృష్టి మనస్సులో గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. అది ధ్యానానికి చాలా సూక్ష్మమైన ఆటంకము కావచ్చు. కాబట్టి మనస్సులో ఉండే ప్లాన్స్, నెక్స్ట్ వాట్, నెక్స్ట్ నెక్స్ట్ అనే ప్లాన్స్ అన్నిటినీ ప్రక్కన పెట్టి నెక్స్ట్ అంటూ ఏమీ లేదు అన్నట్లుగా మనం ధ్యానంలో కూర్చోవాలి. రెండుసార్లు డీప్గా గాలి పీల్చి విడిచి కూర్చొని ఉండాలి. నా ఇలా చేయటం వల్ల దేహము అలర్ట్గా చలాకీగా అవుతుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. మనస్సు కూడా దానంతటా అదే, మనం ఫోర్స్ చేయక్కర్లేకుండానే శాంతముగా ఉంటుంది. ఈ రెండుసార్లు డీప్ బ్రీత్ తీయడము అనే పద్ధతిని మనం డే టైంలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా దీన్ని మనం అభ్యాసం చేయవచ్చు. ఒకప్పుడైతే ఎవరితోటైనా ప్రధానమైన విషయం గురించి వ్యక్తితో కానీ లేక ఫోన్ మీద కానీ చర్చ చేసే సందర్భంలో రెండుసార్లు డీప్ బ్రీత్ తీసుకుని ఆ తర్వాత ఆ చర్చను కొనసాగించినట్లయితే చాలా చక్కటి ప్రయోజనం ఉంటుంది, టెన్షన్ అనేది ఏమీ ఉండదు. మనస్సును సాక్షిగా దర్శించవలెను అంటే ముందు దేహమును ఒకసారి దర్శించండి. ఇదిగో ఇది దేహము, కళ్ళు తెరిచి కాదు మనస్సుతోటే, ఇది దేహము. అదేవిధంగా ఇది మనస్సు. మనస్సును దర్శించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తూనే మనస్సు నిశ్చలంగా తయారవుతుంది. ఒకచో ఏదైనా సంకల్పం పుట్టినా మీరు ఆ సంకల్పాన్ని పట్టుకోకుండా దానితో మమేకం కాకుండా అలా సాక్షిగా దర్శించినట్లయితే ఆ సంకల్పం కూడా పోతుంది. కొంత అభ్యాసం చేయాలి. ఒకప్పుడు అనిపించవచ్చు మనస్సును దర్శించే ఈ ప్రయత్నము ఫెయిల్ అవుతోంది అని అనిపించవచ్చు, తప్పేం కాదు, ఏం పర్వాలేదు, ఫెయిల్ అయినా కూడా నో వర్రీ, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయాలి. మనస్సును దర్శించుట అనేది చాలా చక్కని సాధన. సాధన అనగానే అదేదో సీరియస్గా చేసే అలవాటు ఉంటుంది మనకి, అలా కాకుండా ఉల్లాసంగా మనస్సును దర్శించటం అభ్యసించాలి. ఇట్స్ ఎ ఫన్ గేమ్, ఒక ఆట క్రీడ అన్నట్లుగా, వినోదము అన్నట్లుగా మనస్సును దర్శించడం అభ్యసించాలి. తద్వారా మనస్సు శాంతమగుట, మనస్సుతోటి ఉండే అధ్యాస అనగా మమేకమగుట, తగులుకునుట, అది బ్రేక్ అగుట నేను సాక్షి చైతన్య స్వరూపుడనై నిలిచియుండుట, ఇన్ని ప్రయోజనములు సిద్ధిస్తాయి. మనస్సును దర్శించే ప్రయత్నం చేయాలి. తరువాత నేత్రధ్యానము, కళ్ళపై దృష్టిని పెట్టాలి. కళ్ళను ఆ కనురెప్పలు నొక్కి పెట్టే విధంగా ఉంచరాదు. ఎందుకంటే లోపల స్ట్రెస్ ఉన్నప్పుడు కనురెప్పలు నొక్కి ఉంచబడతాయి, వాటంతటవే. అలా కాకుండా కనురెప్పలను నొక్కకుండా స్లైట్గా లైట్గా మూసి ఉంచాలి. కనురెప్పలలో కొంత కదలిక కూడా ఉంటుంది, సహజమని. దాని గురించి చింత ఏమీ అక్కర్లేదు. కనుగ్రొడ్లను పరిశీలించాలి, వాటిపై దృష్టి పెట్టాలి. వాటిని కదలకుండా కంటి మధ్యలో నిలిచి ఉండేట్లుగా పెట్టుకోవాలి. కదలరాదు. అలా కళ్ళపై దృష్టిని పెట్టినంతసేపు మనస్సు నిశ్శబ్దముగా ఉంటుంది. తరువాత పెదవులపై, చిరునవ్వుపై దృష్టి పెట్టాలి. పెదవులపై చిరునవ్వును పెట్టగానే ముఖములోని కండరములన్నీ కూడా చాలా చక్కగా రిలాక్స్ అవుతాయి. గమనించండి, మొత్తం ఫేస్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా లోపల ఒక ఉల్లాసము అనుభవానికి వస్తుంది. ఈ ఉల్లాసమునకు కారణమేమి? ఏమీ లేదు, నిష్కారణమైన ఉల్లాసము. ఇది బయట నుంచి వచ్చిన ఉల్లాసము కాదు. మన లోపల నుండి వచ్చిన ఉల్లాసము. దీనికోసం మనం ఎవరిపైన కానీ దేనిపైన కానీ ఆధారపడనక్కరలేని ఉల్లాసము. అనగా ఈ ఉల్లాసంలో మనకి ఒక స్వతంత్రత కలదు. దీన్ని ఎవరైనా మనకి కాదనలేరు, తీసివేయలేరు. ఇది మన స్వంతము. ఈ ఉల్లాసము నా స్వంతము. నా స్వరూపము. దీనిపై ఒక సవాలు, నేను ఎట్టి పరిస్థితులలోనైనా ఈ ఉల్లాసమును ఈ చిరునవ్వును నిలుపుకోగలుగుతానా అనేది ఒక సవాలు. అలా నిలుపుకోగలిగితే ఈ ప్రపంచాన్ని జయించినట్లే. ఈ విధంగా నేను ఉల్లాసముగా నాయందు నేను నాలో నేను నేను నేనుగా నిలిచి ఉన్నాను. క్షమత, అంటే నాయందు నేను శాంతముగా నిశ్శబ్దముగా అదే సమయంలో ఉల్లాసముగా నిలిచి ఉండుట. అహమస్మి, క్షమత, ఈ క్షమతా ధ్యానము ఒక క్రియ కాదు, ఒక ప్రాసెస్ కాదు, ఇది స్వరూపస్థితి. అహమస్మి, అహమస్మి. ఇప్పుడు శ్వాసను పరికించినట్లయితే మీరు గమనించవచ్చును, శ్వాస సమముగా ఈక్వల్ శాంతముగా సాగిపోతూ ఉంటుంది. శ్వాస కొద్దిగా మెల్లగా కూడా ఉంటుంది. శమత, నాయందు నేను శాంతముగా నిలిచి ఉన్నాను. అహమస్మి, అహం, శాంతి శాంతి శాంతి. విశ్రాంతిగా కూర్చుండి కళ్ళను కొద్దిసేపు మూసియే ఉంచాలి. తర్వాత మెల్లగా కన్నులను తెరవాలి. Thank you.